మంచివాడు మంచి చేయడంలో ఆశ ఉంటుంది, చెడ్డవాడు చెడు చేయడంలో దురాశ మాత్రమే ఉంటుంది. ఆశకి దురాశకి మధ్య పోరులో ఎప్పుడు గెలిచేది దురాశ. వెలుగులో ఉండేవాడే చీకటికి భయపడతాడు. ఆ చీకటే నేను. I'm not bad. Just evil. ఎవడైనా ఎదురవని, ఆ ఎవడైనా దిగిరాని, శివుడే ఎదురైనా సమమై సమరం సాగిస్తా. దానవులే నా సైన్యం, ఆ దానవమే నా తర్కం, మంచిని చంపడమే నా యుద్ధానికి లక్ష్యం. నిజం చెప్పాలనుకునేవాడికి ఆధారాలు కావాలి, అబద్ధం చెప్పాలనుకునే వాడికి ఇంకో అబద్ధం చాలు. Siddhartha Abhimanyu. Good luck.